101 హకార రూప సం ధా హకార రూప హకార రూపం షస్థాన యస్యః సా మూల విద్యావాచ్యార్థవాచకం యస్యః నా తథా ఓం హకార రూపాయే నమః య హకార ఆం వి పంచదశి విద్యేందలి యారవయక్షర్మైన శృణము స్వరూపముగా గలదిగాన దేనికి హూపాయని సార్థక నామము. మూల విద్య పంచదశి మహావిద్య యొక్క వాచ్యార్థమైన పరమేశ్వరి తత్వమునకు వాచకమైన హ్రీంబీజము గలది రూపాయని స్తూయమాన ఎగుచున్నది గాన పరాశక్తి హకార 188 లలితా త్రిశతి భాష్యం విసే హకారము ఈశ్వర బీజమనుచుహకార బీజత్వఖ్యాపనము బీజనిఘంటువునందు ఈ రీతిగా చేయ మహబడినది. హకారమైశ్వరం బీజం ఋషిర్బహ్మ సనాతనః సావిత్రీ ఛంద ఇత్యుక్తం హృదయాంభోజ సంస్థితం మహాప్రాణమిదం వత్స మహాఘోషం మహత్ప్రదం బ్రహ్మాది స్తంభపర్యంతం క్రీడతే తు హకారకే న మృత్యోర్భయమాప్నోతి దశలక్షేణ పై గుహ బిందునాద సమాయుక్త జవాత్ పృథ్వీజియం భవేత్